265 లబ్ధపాపమనదుర సం భా లబ్ధపాపమనదుర పాపప్రధానాని చతాని మనర్సి చ పాపమసాంసి లబ్ధాని పాపమనాంసి ఏస్తే సదా పాపచింతక ఇత్యర్థః తేషాం దూర అవేద్యేత్యర్థః అన్యత్ర ధర్మాదన్యత్ర ధర్మాదన్యతాస్మాత్ కృత కృతాత్ ఇతి శ్రుతేః తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషంతి ఇతి శ్రుత్య విహితానాం తత్తద్వర్ణాశ్రమధర్మాణా మిశ్వరార్పణ బుద్ధ్యా క్రియమాణానాం ఆత్మజ్ఞాన సాధన తయా శ్రూయమాణత్వాత్ తదన్యేషాం దుహఖ తి సాధనత్వేన పాపవాసనా ప్రధానత్వేన దురధిగా మేత్యర్థః ఓం లబ్ధపాపమనోదురయే నమః ఆం వి పాపము ప్రధానముగా గల మనస్సులు గలవారు అనగా పాపచింతకు అని యర్థము. అట్టి పాపచింతకులకు దేవి దూరముగా నుండును అతెలియరానిదని యర్థము. అన్యత్ర ధర్మాధన్యత్ర ధర్మాత్ అనుచు శృతి పరమేశ్వరచితన్యచి ధర్మముల కంటే మనచేత చేయబడిన కర్మలు 14ల కంటే అతీతమైనదని సుబడ 336 లలితా త్రిశతి భాష్యం చెప్పుచున్నందున పరదేవత పాపమనోదురా ఎనుట ఎన్వర్ధము. తిమేత్రం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిషంతి ఏతాదృశమైన బ్రహ్మవస్తువును బ్రహ్మనిష్ఠులైన వారు వేదాను వచనము వలన తెలుసుకొనదలుచున్నారు అనుశ్రుతిన చనము వలన తత్తద్వర్ణాశ్రమ విహిత ధర్మములు ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడు కర్మలు జ్ఞాననాధనములుగా వినబడుచున్నవి. అందువలన తద్భిన్నములైన కర్మలు వర్ణాశ్రమనిహితములు కాని సకామనయ చేసిన కర్మలు దుహఖప్రాప్తి సాధనములు పాపవాసన ప్రధానములు నగుట వలన పరమేశ్వరి దుకర్మలచేత దుహధిగమ ఈ అనగా యా అనగా తెలుసుకొనుటకు శక్యము గానిదని భావము.